அஸ்மத்குருப்யோ நமஹ, அஸ்மத் பரமகுருப்யோ நமஹ, அஸ்மத் சர்வகுருப்யோ நமஹ, ஸ்ரீமதே ராமானுஜாய நமஹ, ஸ்ரீமதே ஷடகோபாய நமஹ. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோப வாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். அயோத்தியலோ பக்துலதோ பாகவதுலதோ பிரவேஷ்டின்சி உன்ன ஸ்ரீ சீதாராமச்சந்திரஸ்வாமி பாதாரவிந்தமுலக்கு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹஸ்ரமுல அர்ப்பிச்சி ஸ்ரீ ஷடாரி வேதம் திருவாய்மொழி மொதட்டி சதகம்லோ ரெண்டவ தசகம்லோ 8 பாசுரமுல வரைக்கும் தெலுசுக்குன்னாம். 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని మననం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం ఒడుంగ అవన్ కణ్ ఒడుంగలుమెల్లాం పిడుంబిన్నుమాక్కై విడుంబొదుదెన్నే. అవన్ కణ్ ఒడుంగ ఒడుంగులు, ఆ సర్వేశ్వరుని యందు మనము ఇంద్రియములను చేర్చినట్లయితే ఒడుంగులు ఎల్లాం విడుం, జ్ఞాన సంకోచములు అన్నీ విడిచిపోతాయి, అంటే మన అజ్ఞానములన్నీ కూడా పోతాయి సుమా. పిన్నుం ఆ తరువాత ఆక్కై విడుంబొదుదు ఏం, మన ఈ శరీరము ఆక్కై శరీరము విడుంబు అది ఎప్పుడు విడిచిపోతుందో దానికోసమై చూస్తూ ఉండు అన్నారు. ఇప్పటి అవన్ పక్కలిలే ఆరాయిరప్పటి ఒడుంగ, ఇప్పటి అవన్ పక్కలిలే కరణంగలై ఒడుంగ పన్నవే భగవత్ కైంకర్య ప్రతిబంధకంగా ఎల్లాం పోం. ఇక అవన్ పక్కలిలే అవన్ అంటే వాడు ఆ పరమాత్మ యొక్క విషయమునందు కరణములు అంటే ఇంద్రియములు, ఈ ఇంద్రియములు ఆయనకి మనము సమర్పించినట్లయితే భగవత్ కైంకర్య ప్రతిబంధకములు, ఆ ఇంద్రియములు చేయాల్సిందేమిటి, లోకం మీద కదా పోయాయి శబ్దస్పర్శ రూపాదులు, అలా కాకుండా భగవత్ కథలు వినటానికి, భగవంతుని రూపం చూడటానికి, భగవత్ ఆలయానికి పోవటానికి, భాగవతులకు భగవంతుడికి నమస్కరించటానికి ఇలా చేస్తూ ఉండేటటువంటివి కైంకర్యములు, వీటికి అడ్డు వచ్చేవి అన్నీ కూడా తొలగిపోతాయి సుమా, అన్నీ తొలగిపోతాయి. ఆయనకు నువ్వు అర్పించేయి, నీకెందుకు భారం ఆయింది, అప్పుడు నువ్వు నాదనుకున్నంతవరకు నీదే, కానీ నువ్వేమన్నా ఆపగలవా, వాటిని నువ్వు ఆపలేవు, కనుక పరమాత్మకి అర్పించేసేయి. పిన్నయ్యం ఈ వర్తమాన శరీరం పోందనయ్యం పారుతిరు, పిన్నయ్యం ఇక తర్వాత మరి నువ్వేం చేయాలి అని అంటే ఈ వర్తమాన శరీరం అంటే నువ్వు ఇప్పుడు ఏ శరీరాన్ని ధరించి ఉన్నావో ఆ శరీరము అది విడిచిపోవటము మాత్రమే నిరీక్షించు ఉండు, అత్తనయ్యే విళంబం ఉండదు ఎన్గిరారు, అదే ఎదురు చూస్తూ ఉండు అంటూ ఉన్నారు. శరీరము తనంతట తాను అదే విడిచిపోతుంది, అన్నీ అలాగే విడిచిపోతాయి. ఇప్పుడు నిజానికి మనం పట్టుకున్నాం అంతేగాని అయ్యేం పట్టుకుంటాయండి, కర్మ అనేటటువంటిది మనం పట్టుకున్నాం అది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామియాన అవనిడత్తిలే అపృథక్ సిద్ధ ప్రకారతయా అంతర్భవిక్కవే, ఆయన అపృథక్ సిద్ధము విడవకుండా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, లేదా నువ్వు ఏ చేమలో దూరినా దోమలో దూరినా ఆయనేమి దాన్ని నీచము అనుకోవటం లేదు, నువ్వు ఎక్కడ దూరితే అక్కడికే వస్తున్నాడు, నీతో పాటు వస్తున్నాడు ఆయన. అటువంటి ఆయన యందు మరి సంబంధం ఉండబట్టే కదా, సంబంధ జ్ఞానం ఉండాహవే తన్ సిరుమై పారుత్త కల వేండా వినరు, చాలా చిన్న జంతువై నువ్వు పుట్టినా సరే వస్తూ ఉన్నాడు ఆయన. భజనమావదు, నువ్వు ఆయన భజించటం అంటే ఏంటంటే అవన్ తనకాగ తన కరణంగలై అవనుకు ఉరుపాకుక ఎండు చొల్లి నిన్నారు కీ ఇరండు పాటాలే, ఇక ఆయనకి అర్పించు అని చెబుతూ ఉన్నారు. ఆయన సేవించడమే నువ్వు చేయాల్సిందని కింద పాశురములు 2 పాశురములు చెప్పారట. మరి ఇప్పుడు అలా ఇటు తన్నరసు ఆడాయ్ ప్రాప్త విషయం అవన్ అల్లామై భజయాతు ఇరుక్కిరోమో భజన విరోధిగల్ కనక్క ఉండాహయ్యన్రో నాంగల్ భజయాతు ఒజిగిరదు ఎన్న నీంగల్ అవనై కెట్టవే అవయ్యడయ్య విట్టుపోం ఎంగిరోర్. నీవు ఆయనని సేవిస్తూ నీవు ఉన్నట్లయితే అవే పోతాయి సుమా, అవేమీ నీవు వాటి కోసమై ప్రయత్నం చేయవసరం లేదు. ఆ సంబంధ జ్ఞానము నీకు నువ్వు గుర్తు చేసుకో చాలు. ఆయన ఎలా వచ్చి కూర్చున్నాడు, నీ ఇంద్రియాలని ఆయనకు ఉపయుక్తం చేయి, అంటే వాని కొరకే, వాని కథలు విను, వాని రూపాన్ని చూడు అని అలా చేసినట్లయితే భజన విరోధులు అంటే ఈ దీనికి ఆటంకం కలిగించే అన్నీ కూడా ఆయనని మనం ఆశ్రయించినట్లయితే అవే పోతాయి అంటూ ఉన్నారు. మనం నువ్వేమీ ప్రయత్నం చేయవసరం లేదయా. ఎందుకని అంటే సూర్యుడు ఆకాశం మీదకు వస్తే చీకట్లని ఎలిపండి చీకట్లలారా అని మనం ఏమైనా చెప్పాలా, ఏమైనా ప్రయత్నం చేయాలా? ఏమీ అవసరం లేదు, అయ్యే పోతాయి. అలాగే భగవంతుడిని నీవు ఆశ్రయిస్తే చాలు, అవన్నీ దూరం దూరంగా వెళ్ళిపోతాయి, ఆయనకు భయపడిపోతాయి. ద్రవంతి దైత్యాహాని భయంతో పరుగులు తీసుకుంటూ పోతాయి సుమా. అదే కదా విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు కూడా చెబుతాడు, స్థానే హృతి కేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్నురజ్యతేశ. లోకమంతా మంచి గుణములు గలవారంతా సంతోషిస్తూ ఉన్నారు, దుర్మార్గులైన రాక్షసులందరూ పారిపోతూ ఉన్నారు అన్నాడు. అలా కనిపించింది ఆయనకి. వాళ్ళే పోతాయి, అలా దుర్మార్గములైనటువంటి ఇంద్రియాలు అవే పోతూ ఉంటాయి అని చెప్పారు. మరి నువ్వు చేయాల్సిందేమిటి, ఆశ్రయించడం అయిపోయింది కదా చెప్పారండి, మరి చేయాల్సింది ఏమిటనంటే ఈ శరీరం ఎప్పుడు వదిలిపోతుందో దానికోసం ఎదురు చూడమన్నారు. నువ్వు చేయాల్సిన పని ఇదే, నీవు దాన్ని వదలటం కాదు. ఎందుకని, అదేమన్నా నువ్వు తగిలించుకుంటే వచ్చిందా? నీ కర్మానుసారంగా పరమాత్మ యొక్క సంకల్పం చేత నీకు వచ్చింది అది, మళ్ళీ కూడా పోవాలి, అదే పోవాలి. నువ్వేమీ దానికి ప్రయత్నం చేయవసరం లేదయ్యా. వర్తమాన శరీరము అని చెబుతూ ఉన్నారు. మరి వర్తమాన శరీరం అంటే మరి భూతకాలంలో కొన్ని, రాబోయే కాలంలో కొన్ని ఉంటాయి కదా, వీటినే ప్రారంధము. ఈ వర్తమాన శరీరాన్ని ప్రారంధం అంటారు. ఆ గడిచిపోయిన శరీరాలన్నీ కూడా సంచితము అంటారు. కర్మయది రాబోయేది ఆగామి. ఇవి పరమాత్మని ఆశ్రయించినప్పుడు ఉత్తర పూర్వాఘయో రశ్లేష వినాశవు అన్నారు. ఆ ఉత్తర ఆగములంటే రాబోయే పాపములు అశ్లేష అంటవట, పూర్వమయన్నీ కూడా నశించిపోతాయట. బ్రహ్మసూత్రములలోనే ఒక సూత్రం అది. కనుక పరమాత్మని ఆశ్రయిస్తే చాలయ్యా. ఎలాగో అంటే ఇక నువ్వు చేయాల్సిందేమిటి, కృతకృత్యుడు అవుతావు. అంటే చేయవలసిన పని ఏదో అది చేసినట్లు అవుతాడట. అప్పటికేం చేయాలి, శరీరం పోవటానికి చూడాలి. దీన్నే మృత్యువు అంటారు కదా, శరీరాన్ని విడవటమే మృత్యువు, శరీరాన్ని ధరించటమే జన్మ. అంతే తప్ప జీవుడికి వేరే ఏముంటుంది. కనుక దీన్ని ఎలా చూడాలి, ప్రియమివ అతిథిం, మనకిష్టమైన చుట్టము వస్తాను అని చెప్పినప్పుడు, నేను ఫలాని రోజున వస్తాను రా అని చెబితే ఎదురు చూస్తూ ఉంటాం ఆ తేదీ కోసం, ఆ టైం కోసం, ఆ బండి వచ్చిందా లేకపోతే ఆ ఫ్లైట్ వచ్చిందా లేదా ఆ బస్సు వచ్చిందా వాడు వచ్చాడా, అది గల ఎదురు చూడాలట. మరి ఇలాంటిది ఉంటుందా అని అంటే ఉంటుందని చెప్తూ ఉన్నారు. మహాభారతంలో రాజసూయ యాగ సమయమునందు ధర్మసూను ప్రతి కృష్ణ ధర్మరాజుతో చెప్పారట శ్రీకృష్ణస్వామి, ప్రాయశః పాపకారిత్వాతు మృత్యో రుద్విజ ఉద్విజతే జనః. ధర్మనందన, ఆ శిశుపాలుడు అలా కోతలు కూస్తూ ఉంటే భయపడవసరం లేదు సుమా. నీవు పాపకారిత్వాత్ పాపములు చేసినటువంటి వాడు మృత్యువు కోసము భయపడతాడట. అది ఎలా వస్తుందో అని భయపడి ఏం చేస్తాడో తెలియదు ఇక. అందుకే వాడు నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నాడు. వాడు పాపం పండింది, నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నాడు వాడు. అలాంటి వాళ్ళు అలా ఉంటారు సుమా. కృతకృత్యాహ ప్రతీక్షంతే మృత్యుం ప్రియమేవ అతిథిం. కృతకృత్యులు చేయవలసింది చేశారనుకో, వాళ్ళు మృత్యువుని ప్రియ అతిథిని చూసినట్లుగా, ప్రియమైన చుట్టాన్ని చూసినట్లుగా చూస్తారు. దీంట్లో ఒక ధ్వని ఏమిటంటే, జయ విజయుల్లో వీడు ఒకడు కదా, వీడు చేయాల్సిన పని చేసేస్తున్నాడు. ఇప్పటికీ స్వామి నుంచి విడివడి 2 జన్మలై 3వ జన్మ ఇది, మరి అక్కడికి మళ్ళీ పోవాలి కనుక తొందరపడిపోతున్నాడు అన్నమాట. మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు కనుక ఇతడు కృతకృత్యుడు కాబోతూ ఉన్నాడు. సుమా 100 తప్పులు అయిపోయినాయి అంటే కృతకృత్యుడు అయిపోతాడు, హాయిగా వెళ్ళిపోతాడు, నాలోకే చేరిపోతాడు వీడు అని ధ్వనించేటట్టు చెబుతూ ఉన్నాడు ఆయన. ఇది మనం అందరమీ చెప్పుకోవటానికి పనికొచ్చింది. ఈ మృత్యువుని ఇలా కృతకృత్యులైనటువంటి వారు ఎదురు చూస్తూ ఉంటారట, దయచేయి దయచేయి రండి రండి అంటుంటారట. మరి ఇంకా అసలు మరి కృతకృత్యులంటే ఏమిటండి? విదుఃకృష్ణం బ్రాహ్మణాః తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తాః అని కూడా చెప్తున్నారు అక్కడే. ఎలాగు అనంటే, ఈ దానాలు ధర్మాలు ఇలాంటివి ఉన్నాయి కదా తెలుసుకోవలసినవి, ఇవి ఏమిటి, అసలు ఇవి ఎలా తెలుసుకోవాలి అని ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ధర్మ సందేహాలు, ధర్మ సందేహాలు ఇవి అడగరు అనుకోండి, దానాలు ఎలా చేయాలో ధర్మాలు ఎలా చేయాలో అడగరు. మరి ముగ్గేసి కళ్ళాపి చల్లాలా కళ్ళాపి చల్లి ముగ్గేయాలా అని మాత్రమే అడుగుతుంటారు ఇలాంటివి. కానీ ఇవి ఏమిటంటే చెప్తూ ఉన్నారు, సర్వే వేద సర్వవేద్య సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వయజ్ఞాశ్చ కృష్ణ. వేదములు, వేదములు అనేటటువంటివి సర్వవేదములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ, తర్వాత వేద్యాహ తెలుసుకోదగినవి ఇంకేమైనా ఉంటే విద్యలు ఎన్నుంటే అవి అన్నీ, సర్వశాస్త్రాహ తెలుసుకోవలసిన రాజ్యాంగాలు శాస్త్రాలు ఎన్నుంటే అవన్నీ, సర్వయజ్ఞాహ యజ్ఞములు రాజసూయ వాజపేయాదులు ఎన్నుంటే అవి అన్నీ, సర్వయిజ్యాశ్చ యిజ్య అంటే పూజలు ఇవి ఎన్ని ఉంటే అవన్నీ కూడా కృష్ణుడే సుమా, ఇవన్నీ కృష్ణుడేనట. కృష్ణం ధర్మం సనాతనం అన్నారు కదా, రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా ఆయనే ఇవన్నీ. ఆయనంటే ఏమిటండి అంటే, విదుఃకృష్ణం బ్రాహ్మణ తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞ సమాప్తాః. శ్రీకృష్ణ స్వామిని తెలుసుకుంటే, తెలుసుకోవటం అంటే ఏమిటి, సుహృదుం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఏం చెప్పాడు ఆయన, వేదాలు పారాయణం చేయమని చెప్పాడా? సుహృదం మాం జ్ఞాత్వా, లోపల ఉన్నటువంటి నీ మేలు కోరేవాడిని నేను అని తెలుసుకో, శాంతి మృచ్చతి శాంతిని పొందుతావు అర్జున. నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే, పరమాత్మ నా లోపల చేరి ఉన్నాడు, అపృథక్ సిద్ధ సంబంధం అంటారు. ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఆయన, పృథక్కుగా జీవుడిని దేవుడిని వేరు చేసి ఎవ్వరూ చూపలేరు. ఇదే మాట గోదమ్మ కూడా అన్నది, నీవు పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోలేవు, మేము పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోలేము నీతో సంబంధము, ఇద్దరం కలిసి పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోలేమయ్యా. కూడారే వెళ్ళం సీరు గోవింద, ఉందన్నై పాడి పరయకొండు యాం పెరు సమ్మానం నాడు పొగజం పరిశీనాలరాహ చూడగమే తోడవలయ్యే తోడేసవి పూవే అంటూ, ఇదేమి పోగొట్టుకుంటానికి పోయేది కాదు కనుక అన్నీ ఇచ్చేసేయి అన్నదామె. ఎలా ఆ సంబంధం, అది అపృథక్ సిద్ధ సంబంధము కనుక ఆయన్ని నీ లోపల ఉన్న స్నేహితుడు సుహృదుడు మేలుకోరేవాడని తెలుసుకో చాలయ్యా. ఆయన అవతారాలు అవసరం లేదు నీకు, వేదాలు అవసరం లేదు నీకు, ఇంకేమీ లేదు, నా మేలు కోరేవాడు నా లోపల కూర్చొని ఉన్నాడు. ఇదే చెప్పాడు ఆయన, జ్ఞాత్వా తెలుసుకోమన్నాడు. ఇంకేం చెప్పలేను, వేదాలు చదవమని చెప్పాడా ఎక్కడన్నాను? అసలు ఎక్కడన్నా చెప్పాడా గీత మొత్తం మీద? తపస్సులు చేయమన్నాడా, యజ్ఞాలు చేయమన్నాడా? ఏమీ చెప్పలేదు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పాడు అంతే తప్ప చెయ్యమని చెప్పలేదు. ఇది జ్ఞాత్వా తెలుసుకో అని చెప్పాడు. చూడండి గీత మొత్తం మీద జ్ఞాత్వా తెలుసుకో, తెలుసుకుంటే మొత్తం చేసినట్టే. అదిగో అటువంటి వాళ్ళండి అన్నీ చేసిన వాళ్ళు. కృష్ణుడిని తెలుసుకోవటం ఏమిటనంటే లోపల కూర్చొని ఉన్నటువంటి సుహృత్తో మేలు కోరేవాడు అని తెలుసుకో. కానీ దాదాపుగా ఇప్పుడు మనం అందరమీ కూడా వయస్సు మళ్ళిన వారి మీద, నాకు 67 ఏళ్ళు, ఇంకా నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే దాదాపు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది వినేవాళ్ళు, ఏదో కొద్దిమంది వింటున్నారు అనుకోండి సఠారి వేదాన్ని. పిల్లలు ఎవరు వింటారు, వినరు ఎవరు కూడా. వాళ్ళకి అవసరము లేదు. నిజంగా వాళ్ళకెందుకు అజామీలుడు చూసిన బ్లూ ఫిల్మ్లు చాలా ఉన్నాయి వాళ్ళకి. అజామీలుడు కూడా చూస్తాడు కదా, ఏదో ఒక పదలో ఒక ఇద్దరు ఉంటే చూశాడు, అది ఒక బ్లూ ఫిలిం. అలాంటి బ్లూ ఫిలిములు కావలసినన్ని ఇటు ఈ ఫోనుల్లో సహా, ఫోనుల్లోనే సహా కాదు, ఫోనుల్లో కావలసినన్ని అవి చూసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తూ ఉంటారు. మనకెందుకు ఇంకా ఇంద్రియములన్నీ కూడా అయిపోయినాయి అని చెప్తూ ఉన్నారు. వాటి పటుత్వం పోయిందట, పోయిందని చెబుతూ ఉన్నారు. అలా ఇంకా చెబుతూ ఉన్నారు, అనేనైవ ప్రపన్నస్య భగవంతం సనాతనం తస్యానుబంధాః పాప్మానః సర్వే నశ్యంతి తత్క్షణాత్. ప్రపన్నుడైనటువంటి వాడు, భగవంతుడు సనాతనుడైనటువంటి ఆయన యొక్క సంబంధాన్ని తెలుసుకుంటే చాలట, నేను పరమాత్మకు చెందినవాడను అనుకుంటే పాప్మానః సర్వే నశ్యంతి తత్క్షణ, తాక్షణంలో పోతాయి. ఏమిటయ్యా పాప్మానః అంటే? పాపములు అని చెప్పటల్లా, పాపమా పా కింద మా ఒత్తు పెట్టారు రెండో దానికంటే. పుణ్యాలు పాపాలు రెండూ కూడా పోతాయి, నశించిపోతాయి. కృతాన్యనేన సర్వాణి తపాంసి తపతాం వరహ, చేయవలసిన తపస్సులు ఏమేమిటి? సర్వే తీర్థ సర్వయజ్ఞ సర్వదానాని చ క్షణాతు, ఒక్క క్షణంలో. అవేమో ఒక్క క్షణంలో పోతాయి, ఇవి ఒక్క క్షణంలో వచ్చేస్తాయి సుమా, ఇవన్నీ చేసిన వాడు అవుతాడు. కృతాన్ని అనేన మోక్షశ్చ తస్య హస్తే న సంశయ, మోక్షం వాడి చేతిలో ఉంటుంది, నో డౌట్, సందేహము లేదు అని చెబుతూ ఉన్నారు. ఏవం రూపం సమభ్యర్చ ప్రక్షేణ అశేషపాతక అనుష్ఠిత క్రతుశతో భవతి ఏవ న సంశయ. అన్ని చేసినటువంటి వాడు అవుతాడట వీడు, న సంశయ. పైగా ఇంకేమంటూ ఉన్నారు, ఈ దేహ సమనంతరత్తిలే ప్రాప్తి, ఈ దేహం పడిపోవటమే అంతే. ఇక్కడ ప్రియ అతిథిని చూసినట్టు వీడు చూడమంటుంటే, మరొక చోట నాకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కనపడిందండి. ఎక్కడది ఇది అని అంటే, విశిష్టాద్వైత కోశములని ఒక పది వేశారు, అకారము మొదలుకొని హా వరకు ఉండే అక్షరముల మీద వచ్చే పదములకు విశిష్టాద్వైతము పరంగా వాడబడినటువంటి పదాల అర్థాలు రాస్తూ, వివరణలు రాస్తూ, అంటే ఎక్కడ భాష్యంలో కావచ్చు, వేదాంత దేశికులు వారి గ్రంథాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఏవైనా సరే ఒక్కొక్క భాగానికి 500 సుమారు 5000 పేజీలతో వేస్తే మేల్కోట పోయి తెచ్చుకున్నాను నేను. దాంట్లో 9వ కోశంలో నాకు ఒకటి కనపడింది, రాసుకున్నది ఇక్కడ 136 పేజీలో ఉన్నది. అది ఏమిటనంటే, అసలు మాకెందుకయ్యా ఈ గోళ అంటున్నారు. ఏది వీళ్ళందరూ చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, పరమాత్మ చెబుతున్నాడు, మృత్యువుని ప్రియాతిథిగా చూస్తారు అని అంటూ ఉన్నారు, అసలు మాకు ఈ గోళ ఎందుకు అన్నారు. అదేమిటండి అని అంటే, నాభినందేత మరణం, నాభినందేత జీవనం. అభినందనము అంటే దాన్ని ఏదో కాస్త పొగడటం, మరణం ఈ మృత్యు ఉన్నదే దాన్ని నా అభినందేత, నేనేమి దాన్ని ఏం పొగడను. అలాగే నా అభినందేత జీవనం, బ్రతికుండటం ఉన్నదే దాన్ని నేను పొగడను. నువ్వు బ్రతికున్నావా చచ్చిపోయావా అనేది నాకెందుకు గాల, దాన్ని నేనేమి స్తుతించను. వది అభివాదన స్తుత్యోహం అంటారు, నేను పొగడను పొగడను, దానికి నమస్కారం కూడా నేను చేయను. బ్రతుకు చావు నాకెందుకు, మరి ఏం చేస్తావయ్యా. కాలమేవ ప్రతీక్షేత నిర్దేశం భృతకో యథ, భృతకుడైనటువంటి భృత్యుడు ఉంటాడే, భృత్యుడిది పోషించాల్సిన బాధ్యత ఎవరండి, ఎవరిదండి, రాజుది. నీకు నెల జీతం ఇస్తాడా, నెల కోసం చూస్తావు, ఆ జీతం తీసుకుంటావు. రోజుకి ఇస్తాడా, రోజుకి పని గంటకి ఇస్తాడా, గంటకి. కాలాన్నే ప్రతీక్షించాలి, ఎక్కడ ఉన్నా ఆయనే కదా పోషించేది నన్ను. ఇక్కడ ఉన్నా ఆయనే పోషిస్తాడు, అక్కడ ఉన్న ఆయనే పోషిస్తాడు, పోషణ ఆయనదే కదా. భృత్యుడిని నేను, భృతకుడిని నేను, నాకెందుకు. ఇంకేమైనా కావాలా ఇంతకంటే గొప్పగా? పరమాత్మ విషయంలో ఆయన మనం ఆయన్ని ఎందుకు ఆశ్రయించాలి అనటానికి కానీ, ఆయన్నే ఎందుకు ఆశ్రయించాలి అనటానికి కానీ, ఏ దేహబంధువులు నా వాళ్ళు ఉన్నారు అని అనటానికి కానీ నీకు ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి మరి ఇక్కడ 9వ శ్లోకం ఇక అయిపోతుందా 10లో? ఇక్కడ వరకు లోకానికి ఉపదేశం చేశాడు ఆయన, ఇలా ముందు విడిచిపెట్టమన్నాడు. ఏం విడిచిపెట్టాలండి అని అంటే, నీ యొక్క ఈ ఇదంతా ఎటువంటిది, ప్రకృతి అంత మారిపోయేది, నీకెందుకు ఇది పిచ్చి పిచ్చి రాళ్లతో కట్టింది ఈ గృహము. పరమాత్మ అబ్బో ఆయన తూమణి మాడత్తు, పరిశుద్ధమైనటువంటి మణులతో కట్టినటువంటిదట ఆయన దేహము, ఆయన ఇల్లు, ఆయన గేహము. గేహం అనుకోండి ఆయన ఇల్లు. ఏమిటండి ఆయన ఇల్లు? ఆత్మ. ఆయన ఇల్లు ఎక్కడుంటాడు? ఆయన ఆత్మలో ఉంటానని కదా చెబుతుంది, అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయస్థిత. మన ఆత్మేనండి ఆయన ఇల్లు. మరి అది ఎటువంటి ఇల్లు? గొప్ప ఇల్లు. మన ఏ విడిచిపెడుతున్నావు, ఏ పెట్టమంటున్నాడు? ఆత్మని విడిచిపెట్టమంటున్నాడా? మొత్తము ఈ మొత్తం నీకు కనిపించే ఈ పిచ్చి రాళ్ళతో, పిచ్చి మట్టితో, పిచ్చి తడికలతో కట్టిన ఈ ఇల్లు విడిచిపెట్టమంటున్నాడు. బాధ నీకేమన్నా? మంచి మణులతో కట్టబడినది పరమాత్మ అయితే మన ఆత్మది కనుక దాంట్లో ప్రవేశించటానికి ఎదురు చూడు. లోపల ఉన్నాడు అసలు, ఇంకా ప్రవేశించేసావు అనుకో, ఇక్కడితో అయిపోయింది. తెలుసుకున్నావు ఆయన్ని, తెలుసుకుంటమే చాలు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా, నన్ను తెలుసుకో ఇలా అని తెలుసుకోండి, అందరూ తెలుసుకోండి. దయచేసి శతకోటి వందనాలు. వాటెంతటా విడిచిపోతాయి, నన్ను విడిచిపోయిని మీరు కూడా కోరుకోండి. కావాలి అంటే ఆ పరమాత్మే అనుగ్రహిస్తాడు. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరా.